మూలమూలనం మూడు చల్ల, మూలమూలనం మూడు చల్ల, ఎదిరేలు పగలు కొనరే చల్ల. మూలమూలనం మూడు చల్ల, ఎదిరేలు పగలు కొనరే చల్ల, ఎదిరేలు పగలు కొనరే చల్ల. పిక్కటిల్లు చన్నులకు బెత ఒకటి, కడు చక్కనిది చిలికిన చల్ల. పిక్కటిల్లు చన్నులకు బెత ఒకటి, కడు చక్కనిది చిలికిన చల్ల. హక్కున చెమట గరణమ్మిని, హక్కున చెమట గరణమ్మిని, ఇది ఎక్కడ పుట్టదు కొనరే చల్ల. హక్కున చెమట గరణమ్మిని, ఇది ఎక్కడ పుట్టదు కొనరే చల్ల. మూలమూలనం మూడు చల్ల, ఎదిరేలు పగలు కొనరే చల్ల. మూలమూలనం మూడు చల్ల, ఎదిరేలు పగలు కొనరే చల్ల, ఎదిరేలు పగలు కొనరే చల్ల. వడచల్లు మీ నిజవని ఒకటి, కడు జడియుచు చిలికిన చల్ల. వడచల్లు మీ నిజవని ఒకటి, కడు జడియుచు చిలికిన చల్ల. తడబడు కమ్మని తావులది, తడబడు కమ్మని తావులది, మీరెడయకిప్పుడు కొనరే చల్ల. తడబడు కమ్మని తావులది, మీరెడయకిప్పుడు కొనరే చల్ల. మూలమూలనం మూడు చల్ల, ఎదిరేలు పగలు కొనరే చల్ల. మూలమూలనం మూడు చల్ల, ఎదిరేలు పగలు కొనరే చల్ల, ఎదిరేలు పగలు కొనరే చల్ల. అంకుల కరముల ఒయ్యారొకటి, కడు జంకెనల చిలికిన చల్ల. అంకుల కరముల ఒయ్యారొకటి, కడు జంకెనల చిలికిన చల్ల. వెంకటగిరిపతి వేడుకది, వెంకటగిరిపతి వేడుకది, ఇది ఇంకా నమ్మి కొనరే చల్ల. వెంకటగిరిపతి వేడుకది, ఇది ఇంకా నమ్మి కొనరే చల్ల. మూలమూలనం మూడు చల్ల, మూలమూలనం మూడు చల్ల, ఎదిరేలు పగలు కొనరే చల్ల. మూలమూలనం మూడు చల్ల, ఎదిరేలు పగలు కొనరే చల్ల, ఎదిరేలు పగలు కొనరే చల్ల.